కారణ శరీరము అవ్యర్థ మేతత్రి గుడైర్ నిరుత్తం తత్కారణం నామ శరీరమాత్మనః సుషుప్తి రేతస్య విభర్త్యవస్థా ప్రలీన సర్వేష్ట్రియ బుద్ధివృత్తి. 122. ఏతత్రిగుణే అహ ఈ గుణత్రయముచే నిరుక్తం నిర్వచింపబడిన తత్ ఆ అవ్యక్తం అవ్యక్తము ఆత్మనః ఆత్మ యొక్క కారణం నామ శరీరం కారణమను పేర్గల శరీరము ప్రలీన సర్వేంద్రియ బుద్ధి వృత్తి అణగిపోయిన సకలేంద్రియ వృత్తులను బుద్ధివృత్తి గల సుషుప్త్యః సుషుప్త్యవస్థ ఏతస్య ఈ కారణ శరీరము యొక్క విభక్త్యవస్థ విశిష్టమగు అవస్థ అవ్యక్తం దాని స్వరూపముచే సాక్షాత్తుగా అస్పష్టమైనది. కామక్రోజ్ఞానాలస్య అమానిత్వాది ధర్మములచే ఊహింపదగిన ఈ రజస్తమసత్వగుణములచే నిరుక్తం త్రిగుణాత్మిక కార్యాను మేయాని పూర్వము చెప్పబడిన నిర్వచనము కలది. తత్ అవ్యక్తం అవిద్యాది శబ్దములచే చెప్పబడు ఆ అవ్యక్తము ఆత్మకు కారణ శరీరము. ఇది శాస్త్రమునందు కారణ శరీరమని ప్రసిద్ధము. సుషుప్త్యః ఇత్యాది వాక్యముచే ఈ కారణ శరీరం యొక్క అసాధారణమగు అవస్థను చెప్పుచున్నాడు. ఏతస్య కారణ శరీరమైన ఈ అవ్యక్తమునకు ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తి అనునది సుషుప్తికి విశేషణము. ఏ సుషుప్తి యందు సర్వేంద్రియ వృత్తులను బుద్ధివృత్తియు లీనమైపోయినవో దీనిచే సర్వేంద్రియముల వృత్తులతో కూడిన జాగ్రత్తవస్థయు కేవల బుద్ధివృత్తి ఏగల స్వప్నావస్థయు వ్యావర్తింపబడినవి. విభక్త్యవస్థ విభాజకమగు అనగా ఇతర అవస్థల కంటే దీనిని వేరుచేయు అవస్థ అజ్ఞానము అవస్థాత్రయమునందును ఉండును. అది అనను శ్రీవివేక చూడామణి, జాగ్రత్స్వప్నవస్థలు అజ్ఞానమునకును ఇంద్రియబుద్ధి వృత్తులకును సుషుప్తి మాత్రము ఒక్క అజ్ఞానమునకే అవ్యక్తమునకే సంబంధించిన దగుటచే దాని అసాధారణావస్థయని గూడా సాధారణములు భావము అవ. 4వ పాదము యొక్క అర్థమును అనుభవముచే స్పష్టీకరించుచున్నాడు. సర్వప్రకార ప్రమితి ప్రశాంతి రీజాత్మనవస్థితిరేవ బుద్ధేసి సుషుప్తి రత్రాసికల ప్రతీతి కించిన్న వేద్మితి జగత్ ప్రసిద్ధేహ. 123. సర్వప్రకార ప్రమితి ప్రశాంతః సర్వవిధములగు జ్ఞానముల ప్రశాంతి గల సుషుప్తికి విశేషణము బుద్ధేహ బుద్ధి యొక్క బీజాత్మన బీజ స్వరూపమున అవస్థితిరేవ ఉండుటయే సుషుప్తి సుషుప్తి. అత్ర ఈ అవస్థయందు అస్య పురుషునకు కించిత్ నవేదీతి ఏమియు ఎరుగను అని జగత్ప్రసిద్ధేహ ఏ జగత్తులోని ప్రసిద్ధిని బట్టి ప్రతీతేహ కిల ప్రతీతియుండును కదా. సమాధానము ప్రత్యక్షత్వము అనుమితిత్వము మొదలగు అనేక ప్రకారములు గల ప్రమితులు ఏ సుషుప్తియందు పూర్తిగా శాంతించుచున్నవో అది సర్వప్రకార ప్రమితి ప్రశాంతి. అటైనచో మరునాడు వ్యవహారమిట్లు జరుగుచున్నది అని ఆశంకించుకొని బీజాత్మన ఇత్యాది వాక్యముచే చెప్పుచున్నాడు. బుద్ధ్యః అంతఃకరణమునకు బీజాత్మన సంస్కార రూపమున అనగా కారణాజ్ఞాన రూపమున మాత్రమే అవస్థితహునికి అంత్యేకాని ఆ సమయమున తన వలన కలిగిన వృత్తి స్వరూపముతో బుద్ధికి ఉనికి లేదు అను విషయము ఏవకారము తెలియచున్నది. అది ఏ సుషుప్తి? ఆ సమయమున ఏ విధముగు జ్ఞానము లేకుండుటకు లేకుండుటకు అనుభవమును ప్రమాణముగా. 192. కారణ శరీరము 198 చూపుచున్నాడు. అత్ర ఈ సుషుప్తి విషయమున అన్య నిద్రించి మేల్కొన్న జీవుని యొక్క నాకేమీ తెలియలేదు అను ప్రతీతి కిల ప్రసిద్ధమైనది. ఆ సమయమున అంతఃకరణ వృత్తి కూడా ఉన్నచో అప్పుడు నాకేమీ తెలియలేదు అను ప్రతీతి ఉండుటకు వీలులేదు. జాగ్రత్స్వప్నవస్థలలో అట్లు లేదు కదా. ఈ అనుభవమును గూర్చి వివాదము చేయువానిని గూర్చి జగత్ప్రసిద్ధేశ అని చెప్పుచున్నాడు. ఈ విధముగా సకల ప్రసిద్ధమగు ప్రతీతియున్నప్పుడు వివాదము చేయుట అసంగతమని అభిప్రాయము. అవ ఆత్మానాత్మ వివేచనమునకై చెప్పదలచిన అనాత్మ విషయము నిపుడు ఉపసంహరించుచున్నాడు.